విద్యుత్ పుస్తకం 8వ భాగం. జాడి వెలుపల ఉన్న ఇత్తడికడ్డీ భాగాన్ని విద్యుదీకరణం చెందిన గాజు కడ్డీతో తాకినప్పుడు కొంత విద్యుత్ ద్రవము ఇత్తడికడ్డీ ద్వారా గాజు జాడీలో గల లోహము లోనికి ప్రవేశిస్తుంది. గాజు జాడి బెండుతో కప్పబడి ఉంది కాబట్టి గాజు మరియు బెండులు వాహకాలు కాదు. కావున ఒకసారి జాడీలోనికి ప్రవేశించిన విద్యుత్ తప్పించుకోవడానికి మార్గమే లేదు. గాజు కడ్డీని మళ్ళీ విద్యుదీకరణం గావించితే గాజు జాడీలోనికి ఎక్కువ విద్యుత్ ద్రవము ప్రవేశిస్తుంది. తుదకు జాడీలోనికి సరిపోయినంత విద్యుత్ ద్రవాన్ని ప్రవేశింపచేయవచ్చు. ఈ విధంగా మొత్తం పెద్ద మొత్తంలో విద్యుత్తుని జాడీలోనికి నింపవచ్చు. దీనినే ఛార్జింగ్ అంటారు. ఈ విధమైన జాడీని కనుగొన్న వారిలో పీటర్ వాన్ ముస్చెన్ బ్రోక్ ఒకరు. ఇతను డచ్ ప్రొఫెసర్. ఇతడు నెదర్లాండ్స్లో గల లెడెన్ విశ్వవిద్యాలయంలో పనిచేసేవాడు కాబట్టి ఈ కొత్త రకమైన గాజు జాడీని లెడెన్ జాడీ అంటారు. లెడెన్ జాడీలోనికి ఎక్కువ విద్యుత్ ద్రవాన్ని నింపితే తరువాత బయటకు కూడా ఎక్కువ విడుదల కావాలి. ఉదాహరణకి పెట్టెలో ఎక్కువ బట్టలు బంధించిన కొద్దీ ఒత్తిడి పెరిగి లోపల ఉన్న బట్టలు పెట్టె మూతను గట్టిగా బయటకు నెట్టుతాయి. పెట్టె గడియని తెరిచినప్పుడు కొన్ని బట్టలు పెట్టె బయటకు తొర్లుతాయి. లెడెన్ జాడీ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. లెడెన్ జాడీని ఎంత ఎక్కువ విద్యుత్తుతో నింపితే అంత సులభంగా విడుదలయ్యి విద్యుత్ ద్రవము జాడీ నుంచి బయటకు కారిపోవటానికి దోహదం చేస్తుంది. లెడెన్ జాడీ ఒకసారి పూర్తిగా నిండితే అది చాలా ప్రమాదకరమని మొదట ఎవరైతే దీనితో ప్రయోగాలు చేశారో వారు నిర్ధారించారు. ఒకవేళ అజాగ్రత్త వలన గాజు జాడీ వెలుపలకున్న ఇత్తడి కడ్డీని తాకితే జాడీలో ఉన్న విద్యుత్ అంతా తాకిన చేతిలోనికి ప్రవేశిస్తుంది. ముస్చెన్ బ్రోక్ తన లెడెన్ జాడీని మొట్టమొదట నిర్మించినప్పుడు ఎంత పెద్ద మొత్తంలో నింపవచ్చు అన్న విషయం గ్రహించకుండానే జాడీని పరీక్షించాడు. ఇతడు ఇత్తడి కడ్డీని తాకినప్పుడు విద్యుత్ అదురుకి అంటే షాక్కు గురి అయ్యాడు. ఆ అదురు అతనిని నేల మీదకు నెట్టివేసింది. ఈ అదురు నుంచి కోలుకోవటానికి 2 రోజులు పట్టింది. అంటే 2 రోజులు మంచం మీద ఉన్నాడు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి లెడెన్ జాడీని చాలా జాగ్రత్తగా ఉపయోగించేవాడు. లెడెన్ జాడీ వేరే మార్గాలలో విడుదల అయినప్పుడు విద్యుత్ ద్రవం వెలుపలికి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది అన్నది చూడగలిగారు. ఒకవేళ లెడెన్ జాడీ గనుక సన్నని తీగలలోనికి ద్రవాన్ని విడుదల చేస్తే తీగల ద్వారా ప్రవహించే విద్యుత్ ద్రవము తీగలను వేడి చేయటమే కాకుండా వాటిని కరిగించి వేసింది కూడా. ఇప్పుడు లెడెన్ జాడీ పైన ఉన్న ఇత్తడి కడ్డీని ఒక లోహమునకు దగ్గరగా అమర్చారనుకుందాం. ఒకవేళ లోహము ఇత్తడి కడ్డీని తాకితే ద్రవము లోహము గుండా విడుదల అయిపోతుంది. జాడీకి గల ఇత్తడి కడ్డీని లోహము తాకనీయకుండా దగ్గరగా ఉంచినప్పుడు ఈ రెండింటికి మధ్యన గాలి ఉంటుంది మరియు గాలి వాహకం కాదు కాబట్టి జాడీ నుంచి ద్రవము విడుదల కాలేదు. జాడీని లోహానికి దగ్గరగా జరుపుతున్న కొలది మధ్యలో గల గాలిపొర సన్నబడుతూ ఉంటుంది. కానీ పలుచుని గాలిపొర పూర్తిగా బంధకం అని చెప్పలేము. తుదకు ద్రవము విడుదల అవ్వకుండా ఉండటానికి కావలసినంత గాలిపొర లేకుండా సన్నబడుతుంది. విద్యుత్ ద్రవము బలవంతంగా లెడెన్ జాడీ నుంచి సన్నని గాలిపొర గుండా ప్రయాణించి లోహంలోనికి చేరడానికి ప్రయత్నిస్తుంది. విద్యుత్ ద్రవము గాలి గుండా ప్రయాణించినప్పుడు గాలిని వేడి చేస్తూ ఉంటుంది. అందువలన అది కాంతిని వెదజల్లుతూ వెలుగుతుంది. వేడి చేయబడిన గాలి వ్యాకోచించి తరువాత మళ్ళీ సంకోచిస్తుంది. ఈ విధంగా జరిగినప్పుడు దానిని శక్తి కొలతి శబ్దాన్ని వెలువరిస్తుంది. లెడెన్ జాడీ నుంచి విద్యుత్ ద్రవము విడుదల అయినప్పుడు ఒక నిప్పురవ్వ లాంటి విద్యుత్ రవ్వను మరియు పెద్ద ధ్వనిని వెలువరిస్తుంది.